81 హ్రీంకార రూప సం భా హ్రీంకార రూప హ్రీంకారః రూప్యతే నిరూప్యతే నిర్దేశ్యత ఇతి రూపః మంత్ర పంచమానయనః యస్యః సా తథా ఓం హ్రీంకార రూపాయై నమః ఆం వి హ్రీంకారము నిరూపింపబడుచున్నది లేక నిర్దేశింపబడుచున్నదిగాన హ్రీంకార రూపము పంచదశి మంత్ర ప్రథమ కూటము నందలి ఐదన యనియవము లేక బీజాక్షరముగా గలదీగాన శ్రీ త్రిపురసుందరి హ్రీంకార రూప ఎను నామముతో స్తవనీయ ఎగుచున్నది.